Book 2 92 92 الجمل الجانبية باستخدام أن اثنين سهايك وپواكيالو 2 إنه يضايقني أنك تشخر మీరు గురక పెడతారని నాకు కోపంగా ఉంది. إنه يضايقني أنك تشرب بيرة كثيرة هكذا. మీరు చాలా ఎక్కువ బీర్ తాగుతారని నాకు కోపంగా ఉంది. إنه يضايقني أنك تأتي متأخرا جدا هكذا. చాలా ఆలస్యంగా వస్తారని నాకు కోపంగా ఉంది. أعتقد أنه يحتاج إلى طبيب. ఆయనకి ఒక డాక్టర్ అవసరం ఉందని నాకు అనిపిస్తోంది. أعتقد أنه مريض. ఆయన ఒంట్లో బాలేదని నాకు అనిపిస్తోంది. أعتقد أنه الآن نائم. ఆయన నిద్రపోతున్నారని నాకు అనిపిస్తోంది. نأمل أنه سيتزوج ابنتنا. ఆయన మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. نأمل أن يكون لديه مال كثير. ఆయన వద్ద చాలా డబ్బు ఉందని నేను ఆశిస్తున్నా. نأمل أن يكون مليونيرا. ఆయన కోట్లాధిపతి అని నేను ఆశిస్తున్నా. قد سمعت أن زوجتك حدث لها حادث. మీ భార్యకు ప్రమాదం జరిగిందని నేను విన్నాను. قد سمعت أنها ترقد بالمستشفى. ఆమె ఆసుపత్రిలో ఉందని నేను విన్నాను. قد سمعت أن سيارتك تالفة تماما. మీ కార్ పూర్తిగా ధ్వంసమైందని నేను విన్నాను. إنه يسعدني أنك قد أتيت. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. إنه يسعدني أنك مهتم. మీకు ఆసక్తి కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. إنه يسعدني أنك تريد شراء المنزل. మీరు ఇల్లు కొనాలనుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. أخشى أن يكون آخر باص قد غادر. చివరి బస్ ఇప్పటికే వెళ్లిపోయినందుకు నేను చింతిస్తున్నాను. أخشى أنه ينبغي علينا أن نأخذ سيارة أجرة. మనం ఒక టాక్సీ తీసుకోవాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. أخشى أنني ليس معي نقود. నా వద్ద ఇక డబ్బు లేనందుకు నేను చింతిస్తున్నాను.